యోగవాసిష్ఠ హృదయము ఉత్పత్తి ప్రకరణము 1 గ్రంథ ప్రారంభము. యోగవాసిష్ఠాధ్యయనంలో మనం ఇప్పటికి మొదటి 2 ప్రకరణాలను పూర్తి చేసుకున్నాం. వాటి పేర్లు 1 వైరాగ్య ప్రకరణము, 2 ముముక్షు వ్యవహార ప్రకరణము. ఇక 3వదైన ఉత్పత్తి ప్రకరణంలోకి మనం ప్రవేశించాలి. ఇది 7,000 శ్లోకాల గ్రంథం. వశిష్ఠమహర్షి ఉత్తముడైన బోధకుడు గనుక తన బోధ అంతా ఒక ప్రణాళిక ప్రకారం నడుపుతున్నాడు. ఆ ప్రణాళిక ఏమిటో కొంచెం ముందుకు పోతే సుగమంగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు వశిష్ఠమహర్షి యొక్క ప్రబోధన ప్రణాళిక సూత్రాన్ని అందుకుంటూ ఉత్పత్తి ప్రకరణంలోకి ప్రవేశిద్దాం. ఇది 7,000 శ్లోకాల విస్తృత ప్రకరణం అని చెప్పుకున్నాం కదా. దీనిలో అనేక విషయాలు ఎంతో లోతుగా చర్చించబడ్డాయి. మనం వీలైనంత సంగ్రహంగా దీన్ని చెప్పుకుందాం. వెనుకటి ప్రకరణంలో శ్రీరాముడు తదేతద్ భగవన్రుహి కిమిదం పరిణశ్యతి, కిమిదం జాయతే భూయః కిమిదం పరివర్ధతే, y.pr.12/17 అని అడిగాడు. అంటే భగవన్, చచ్చేది ఏది, పుట్టేది ఏది, పెరిగేది ఏది అని అడిగాడు. దానికి సమాధానంగా వశిష్ఠమహర్షి ఈ ప్రకరణాన్ని ప్రారంభించాడు. దీనిలో మొదటి సర్గలో 7వ శ్లోకంలో ఆయన ఇలా అన్నాడు. ఉత్పద్యతే యో జగతి స ఏవ కిల వర్ధతే, స ఏవ మోక్షమాప్నోతి స్వర్గం వా నరకం చ వా. 1:7. ఎవడు పుడతాడో వాడే పెరుగుతాడు, వాడే స్వర్గాన్నో నరకాన్నో మోక్షాన్నో పొందుతాడు. ఇంతకు పుట్టటమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ 7,000 శ్లోకాల ఉత్పత్తి ప్రకరణం. ఈ ప్రకరణమంతా ఒక అడవి లాగా ఉంటుంది. కొంత దూరం పోయాక మనం ఎటునుంచి వచ్చామో, ఎటు పోతున్నామో మనకే అర్థం కాదు. అందుకే వశిష్ఠమహర్షి తనే స్వయంగా మొదట సంగ్రహ సర్గ చెప్పాడు. ఇదం ప్రకరణార్థం త్వం సంక్షేపాచ్చను రాఘవః, తతసంకథయిష్యామి విస్తరంతే యథేప్సితం. 1:9. అంటే ఈ ప్రకరణం యొక్క అర్థాన్ని మొత్తం ముందు సంగ్రహంగా చెబుతాను, తరువాత దాన్నే మళ్లీ విస్తరించి చెబుతాను అన్నాడు. ఈ సంగ్రహ సర్గ చదివినాక కూడా రాబోయే ప్రకరణం గందరగోళంగానే ఉంటుంది. ఎటునుంచి ఎటు పోతున్నామో అర్థం కాదు. అందువల్ల ఈ ప్రకరణాన్ని అర్థం చేసుకోవటంలో మనం ఒక కొత్త దారి తొక్కుదాం.